శ్వేతమాలభేద భౌతికామో వాయుర్వై క్షేమిష్ఠా దేవతామాజిమేవ స్వేన భాగభేదేనోపధావతి స దేవైనం భూతింగమయతి భవత్యేవాదిక్షిప్రా దేవతేత్యాహ సైనమేశ్వరా ప్రదహయత్యేతమేవ సంతం వాజవే నియుత్వత ఆలభేద యద్వా అస్య ధృతిర్ధృతదేవ భూరిమువైత్య ప్రదాహాయ భవత్యేవ వాజవే నియుత్వత ఆలభేద గ్రామకామో వాయుర్వాయిమా ప్రజానస్యోతానే నీయదే వాయుమేవ నియుత్వం దగ్గ్రస్వేన భాగధేజేనోపధావతి స దేవాస్మై ప్రజానస్యోతాన్ని యచ్చతి గ్రామ్యేవ భవతి నియుత్వదే భవతి ధ్రువా దేవాస్మా అనవగాః కరోతి వాయవే నియుత్వత ఆలభేద ప్రజాకామః ప్రాణో వై వాయురపానో నియుప్రాణాపానో ఖలు వాదే తస్య ప్రజాయా అపక్రామతో జోనం ప్రజాదేశం ప్రజాన్న విందదే వాయుమేవ నియుత్వం దగ్గ్రస్వేన భాగధేదేనోపధావతి స దేవాస్మై ప్రాణాపానాభ్యాం ప్రజాం ప్రజనయతి విందదే ప్రజాం వాయవే నియుత్వత ఆలభేదజ్యోగామయావే ప్రాణో వై వాయురపానో నియుత్ప్రాణాపానో ఖలు వాదే తస్మాదపక్రామతో యస్య జ్యోగామయతి వాయుమేవ నియుత్వం దగ్గ్రస్వేన భాగధేదేనోపధావతి స దేవాస్మిన్ ప్రాణాపానో తథాత్యుతయదీతాసర్భవతి జీవత్యేవ ప్రజాపతిర్వాదిదమేకాసీత్ సోకామగత ప్రజాః పశూన్ సృజేదేతి స ఆత్మనో వపాముదక్షిదత్తామగ్నో ప్రాగృహ్ణాత్తతోజస్తో బలః సమభవత్తగ్స్వాదే దేవతాజా ఆలభత తతో వయస ప్రజాః పశూన సృజతజః ప్రజాకామః పశుకామస్యాత్ సజేతం రాజామత్యమజంతో పరమాలభేద ప్రజాపతిమేవ స్వేన భాగధేదేనోపధావతి స దేవాస్మై ప్రజాం పశూన్ ప్రజనయతి యచ్మ శృణస్తత్పురుషాణాగం రూపం యత్తో పరస్తరశ్వానాయ్యదన్యతోదం తద్గవాయ్యదవిజాయవశాస్తదవేనాయ్యదజస్తదజానామేతావంతో వయే గ్రామ్యాః పశవస్తాన్ రూపేణైవావరుంధే సోమా పౌష్మంత్రైతమాలభేద పశుకామాద్వౌ వా అజాదేస్తమౌనానైవద్వాభిజాయతే ఊర్జం పుష్టిం త్రిదేర సోమా పోషణావేవ స్వేన భాగధేదేనోపధావతి తావేవాస్మై పశూన్ ప్రజనయతః సోమో వైరేదోధాః పూషా పశూనాం ప్రజనయిత సోమదేవాస్మై రేదో దధాతి పూషా పశూన్ ప్రజనగత్యౌదుంబరోజూపో భవత్యోర్ద్వాదుంబరవోర్గ్వసవోర్జైవాస్మా ఊర్జం పశూనవరుంధే ప్రజాపతిః ప్రజా అసృజత అస్మాత్ సృష్టాః పరాజేరాయంతావరుణమగచ్చంతాన్వయేత్తాః పునరయాచత అస్మై న పునరదదాత్ సోహబ్రవీత్ వరం వృణేష్వాచ మే పునర్దేహేతి తాసాం వరమాలభద స కృష్ణరే కశిని పాద భవంజో వరుణ గృహీత స్యాత్ సజేతం వరుణం కృష్ణమే కశిని పాదమాలభేద వరుణమేవ స్వేన భాగభేదేనోపధావతి స దేవై వరుణపాచాన్ముంచతి కృష్ణరేకశతి పాద్భవతి వారుణోదేవదజా సమృద్ధై సువర్ధ్వానురాసురస్సూర్యం తమసా విద్ధత్ తస్మై దేవాః ప్రాజశ్చిత్యమైచ్ఛం తస్య యత్ర సమంతమోపాఘ్యాన్ సా కృష్ణావిరభవద్యద్విదీదగుం సా ఫల్గుణీ యత్రిదీదగుం సా బలక్షేణదధ్యస్థాదపాక్రందాన్ సావిర్వశా సమభవత్తే దేవ అబ్రువం దేవ పశుర్ అజగం సమభూత్ కస్మాజమమాలప్స్యామః జప్త సవేదర్హ్యల్పా పృథివ్యాసేత జాతామోషధజస్తామవిం వశామాదిత్యేభ్యః కామాయాలభంత తతో వా అప్రసద పృథివ్యజాయంతౌషధజోజః కామయేత ప్రథేన పశుభిః ప్రజజాయేజేతి సదేతామవిం వశామాదిత్యేభ్యః కామాయాలభేతాదిత్యానేవ నాభగ్యస్వేన భాగధేదేనోపధావతి తయేవైనం ప్రసజంత దేశభిః ప్రజయా జనయంత సావాదిత్యో నవ్యరోచ తదస్మై దేవా ప్రాజశ్చిత్తిమై ఛందస్మాదేతామనిహా ఆలభందాగ్నేరేంగ్రష్ణగ్రేవేగం సగం హిదామేంద్రే శ్వేతాంబార్హస్పత్యాంతాభిరేవాస్మిన్ వృషమదభర్యో బ్రహ్మవర్చస కామః స్యాత్ తస్మాదేతామనిహా ఆలభేదాగ్నేరేంగ్రష్ణగ్రేవేగం సగం హిదామేంద్రే శ్వేతాంబార్హస్పత్యాభేదేవతాస్మైన భాగధేయేనోపధావదితాదేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధతి బ్రహ్మవర్చస్యేవ భవతి వసంతా ప్రాతరాగ్నేయేంగ్రష్ణగ్రేవేమాలభేదగ్రేష్మే మధ్యంతిని సగం హిదామేంద్రేగం శరద్యవరాన్నే శ్వేతాంబార్హస్పత్యాంద్రేణి వా ఆదిత్యస్య తేజాగుంసి వసంతా ప్రాతర్గ్రీష్మే మధ్యంతిని శరద్యపరాన్నే జాపం దేవతే జాగుంసిధాన్యేవరుంధే సంవత్సరం పర్యాలభ్యంతే సంవత్సరో వై బ్రహ్మవర్చసస్య ప్రదాత సంవత్సర దేవాస్మై బ్రహ్మవర్చసం ప్రయచ్చతి బ్రహ్మవర్చస్యేవ భవతి గర్భిణయో భవంతేంద్రియం వై గర్భయంద్రియమేవాస్మిన్ దధతి సారస్వతీం మేరేమాలభేదేశ్వరో వాచోపతితోన్నపదేవాగ్వేరస్పదే సరస్వదేమేవ స్వేన భాగేదేనోపధావతి సైవాస్మిన్ వాచం దధాతి ప్రవదిత వాచోపవత్యపన్నదే భవతి తస్మాన్మనుష్యా సర్వాం వాచం వదంత్యాగ్వేదం కృష్ణగ్రేవమాలభేద సౌమ్యం బభ్రం జ్యోగామయాగ్నిం వాదేదస్య శరీరం గచ్ఛతి సోమగుంగసౌజస్య జ్యోగామయత్యగ్నే శరీరన్నశ్రేణాది సోమాదాసుర్భవదేవత్యేవ సౌమ్యం బభ్రమాలభేదాగ్నేయం కృష్ణగ్రేవం వ్రజాగామః సోమో వైరేతోధాగ్నిః ప్రజానాహం వ్రజనయతా సోమదేవాస్మై రేతో దధాత్యగ్నిః ప్రజాం వ్రజనయతి విందతే ప్రజామాహాగ్నేయం కృష్ణగ్రేవమాలభేద సౌమ్యం బభ్రుయో బ్రాహ్మణో విద్యా మనోచ్చన విరోచేదేవాస్మిన్ తేన దధాయత్ సౌమ్యో బ్రహ్మవర్చసం తేన కృష్ణగ్రీవ ఆగ్నేయో భవతి తమదేవాస్మాదపహంతి శ్వేతో భవతి ఋషమేవాస్మిన్ దధాతి బభ్రుః సౌమ్యో భవతి బ్రహ్మవర్చసమేవాస్మిన్ ఋషిం దధాత్యాగ్నేయం కృష్ణగ్రీవమానభేద సౌమ్యం బభ్రుమాగ్నేయం కృష్ణగ్రీవం రోధాయ విస్పర్ధమానాగ్నేయో వై బ్రాహ్మణ సౌమ్యో రాజన్యోమిదః సౌమ్యమాహాగ్నేయో భవదస్తేజసైవ బ్రహ్మణో భగతో రాష్ట్రం పరిగృహ్ణాత్తే కథా సమావృందే పురదేనం దధతే దేవాసురాదేషు లోకేష్వస్పర్ధంత సరేతం విష్ణురువామనమపశ్యత్తగ్స్మాజే దేవతాజా ఆలభత తదో వై సదిమాన్ లోకానభ్యజగద్వైష్ణవం వామనమాలభేత స్పర్ధమానో విష్ణురేవ భూద్వేమాన్ లోకానభిజగది విషమ ఆలభేత విషమాని మహిమే లోకాః సమృద్ధా ఇంద్రాయమన్యమదే మనస్వదే లలామం రాసంగమాలభేద సంగ్రామే సంగత్తయం ధృజేణ వై మన్యునా మనసా సంగ్రామం జగతేంద్రమేవ మన్యుమంతం మనస్వంతగ్స్వేన భాగేదేనోపధావతి సదేవాస్మిన్నింద్రియం మన్యం మనో దధాతి జగతి దగం సంగ్రామమింద్రాయ మరుత్వదే విష్ణు సఖ్యమాలభేద గ్రామకామగింద్రమేవ మరుత్వం తగ్గస్వేన భాగేదేనోపధావతి సదేవాస్మై సజాతాన్ ప్రగచ్చతి గ్రామ్యే భవతి దృఢభస్తేనైంద్రాయత్ప్రశ్నస్తేన మారుతస్మృద్ధి పశ్చాత్ప్రశ్నసఖ్యో భవతి పశ్చాదన్నవసాగనేమేవాస్మై విశంకరోతి సౌమ్యం భేదాన్న కామః సౌమ్యం వా అన్నగుం సోమమేవ స్వేన భాగభేదేనోపధావతి సదేవాస్మా అన్నం ప్రయచ్చత్యన్నాదేవ భవతి బభ్రుర్భవత్యేతద్వా అన్నస్య రూపకం సమృద్ధ్యై సౌమ్యం బభ్రుమాలభేదయమలగం రాజ్యాగ సంతకం రాజ్యన్నోపనమే సౌమ్యం సౌమ్యం వైరాజ్యం సోమమేవ స్వేనోపధాపతి సదేవాస్మై రాజ్యం ప్రయచ్చత్యుపైనగం రాజ్యం నమతి బభ్యుర్భవత్యేతం వై సోమస్య రూపకం సమృద్ధా ఇంద్రాయ వృత్రపురే నామం ప్రాశంగమానభేద గతశ్రే ప్రతిష్టాకామ పాప్మానమేవ వృత్రం తీర్త్వా ప్రతిష్టాం గచ్చతేంద్రాజాభిమాదిఘ్నేలలామం ప్రాశంగమానభేదజః పాప్మనా గృహేణ స్యాత్ పాప్మా వా అభిమాదిరింద్రమేవాభిమాదిహనగ్నిశ్చేన భాగచేదేనోపధాపతి సదేవాస్మాత్ పాప్మానమభిమాదిం ప్రణుదత ఇంద్రాజ వజ్రణేలలామం ప్రాశంగమానభేదజమలగం రాజ్యాదసందగం రాజ్యం నోపనమేదింద్రమేవ వజ్రణగ్రస్వేన భాగచేదేనోపధాపతి సదేవాస్మై వజ్రం ప్రగచ్చతి సదేనం వజ్రోభోద్యాబింధ ఉపైనగం రాజ్యం నమతి రామ ప్రాశంగో భవత్యేతద్వై వజ్రస్య రూపకం సమృద్ధ్యై అసావాదిత్యో నవ్యరోచ తదస్మై దేవాః ప్రాయశ్చిత్తిమైచ్ఛందస్మాదేతాన్ దశరటభామాలభందన దైవాస్మిన్ ద్విషమదధుర్యో బ్రహ్మవర్చస కామస్యాత్తస్మాదేతాన్ దశరటభామాలభేదాముమేవాదిత్యగ్రస్వేన భాగధేదైనం స దేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాతి బ్రహ్మవర్చస్యేవ భవతి వసంతా ప్రాతస్త్రేణలామానాలభేద ేష్మే మధ్యంతి నేత్రేంఛతి పృష్టాంఛరద్యపరాన్నేత్రేంఛతి వారాంద్రేణి వా ఆదిత్యస్త జాగుంసి వసంతా ప్రాతర్గ్రేష్మే మధ్యంతి నే శరద్యపరాన్నే జావంతే పదే జాగుంసి ధాన్యే వరుంధే ఆలభ్యందే పూర్వమేవాస్మిన్ తేజోదధాది సంవత్సరం వర్యాలభ్యందే సంవత్సరో వై బ్రహ్మవర్చసస్య ప్రదాత సంవత్సర దేవాస్మై బ్రహ్మవర్చసం ప్రగచ్చతి బ్రహ్మవర్చస్యేవ భవతి సంవత్సరస్య పరస్తాత్ ప్రజాపత్యం కద్రుమాలభేద ప్రజాపతిః సర్వా దేవతా దేవతాస్వేవ ప్రతిష్ఠతి గతి విభేజాద్దశ్చర్మా భవిష్యామేది సోమా పౌష్ణ్య శ్యామమానభేద సౌమ్యో వై దేవతజా పురుషః పౌష్ణాః పశవస్వ దైవాస్మై దేవతజా పశుభిస్పజంగరోది న దుశ్చర్మా భవతి దేవాశ్చ వైరమశ్చాస్మిన్ లోకే స్పర్ధం దశజమో దేవానామింద్రియం వీర్యమయుపత తద్యమస్తయమత్వందే దేవా అమన్యంత జమో వాజిదమభూజ్వజగ్రస్మగజతే ప్రజాపతిముపాధావ సజేతౌ ప్రజాపతిరాత్మనభుక్షవశౌ నిరమిమేదతే దేవా వేష్ణావరుణేం పశామాలభంతైంద్రముక్షాణం త్వం వరుణేనైవ గ్రాహయిత్వా విష్ణునా యజ్ఞేన ప్రాణతమైంద్రేణైవాస్యేంద్రియమవృంద తజో భ్రాతృజవాన్ స్యాత్ స స్పర్ధమానో వేష్ణావరుణేం పశామాలభేతైంద్రముక్షాణం వరుణేనైవ భ్రాతృజం గ్రాహయిత్వా విష్ణునా యజ్ఞేన ప్రణుదత ఐంద్రేణైవాస్యేంద్రియం వృందే భవత్యాత్మనా పరాస్య భ్రాతృజ భవతేంద్ర వృత్రమహంతం వృత్రోహదశానశభిర్భోగేరసినాత్తస్య వృత్రస్య శేరుషతో గాపముదాయం దావైదేహ్యో భవంతా సా మృగభోజఘనేనో దయత్తమింద్రాచారత్సో మన్నతజో వారిపమాలభేదముచ్చేతాస్మాత్ పాప్మనగిది స ఆగ్నేదం కృష్ణగ్రేపమాలభతైంద్రమృఢం తస్యాగ్నిరేవస్వేన భాగభేదేనోపసృత షోడశథా వృత్రస్య భోగానప్యదహ ైంద్రేణేమాత్మన్నధత్తజః పాప్మనా గృహేత స్యాత్ స ఆగ్నేదం కృష్ణగ్రేవమాలభేదైంద్రవృషభమగ్నిరేవాస్యస్వేన భాగభేదేనోపసృతః పాప్మానమవిదహత్యైంద్రేణేంద్రియమాత్మం ధత్తే ముచ్యతే పాప్మనో భవత్యే వద్యా వా పృథివ్యాంఛేదమాలభేదజ్యోగపరధ్వ నయోరి వారే ప్రతిక్షితోధైషజోగపరుద్ధోద్యావాృథివీవస్నోపధాపతిన ప్రతిష్టాంగమయత ప్రత్యపతిష్టతి పర్జాలిణీ భవతి పర్జాలీవ్యేతస్యోగపరుద్ధ సమృద్ధేనాజం వత్సమానభేద బాజుర్వా అనయోర్వత్సజిమేవాస్మై లోక అపశుష్కావిడపశుష్కాథైషజ్యోగపరుద్ధో వాజుమేవ స్వేన భాగేనోపధాపతిస్మాదిమాన్లోకాని సంప్రదాపయతి ప్రాస్మాదిమే లోకాస్తు మంత్రిపుంజత్యేనం విడుపతిష్టతే ఇంద్రో బలస్థిలమపౌర్ణోత్సరముత్తమ పశురాసేత్తం పృష్టం ప్రతి సంగృహ్యో దక్షిదత్తగో సహస్రం పశవో నోదాయన్ సమున్నతో భవంత్య పశుకామస్యాత్సదేతమైంద్రమున్నతమానభేదేంద్రమేవ స్వేన భాగేదేనోపధాపతి సదేవాస్మి పశూనం ప్రగచ్చతి పశుమానేవ భవత్యున్నతో భవతి సాహస్రే వారేషా లక్ష్మీరున్నతో లక్ష్మిదేవ పశోనవరు యదా సహస్రం పశూన్ ప్రాహ్నుజాధవైష్ణవం వామనమాలభేదైతస్మిన్ వైరత్సహస్రమధ్యతిష్ఠత్తస్మాదేష వామనస్సమేషితః పశుభ్యదేవ ప్రజాతేభ్యః ప్రతిష్ఠాన్నధాది గోదహతి సహస్రం పశూన్ ప్రాప్తుమిత్యాహురహోరాత్రాణ్యేవ సహస్రం సంపాద్యాలభేద పశవో వా అహోరాత్రాణి పశూనేవ ప్రజాతాన్ ప్రతిష్టాంగమజద్ఘోషధేభ్య ేహరమారభేద ప్రజాగామవోషధజో వాదేతం ప్రజాదే పరిపాథం తేజోదం ప్రజాదేశం ప్రజాన్న బిందతమోషధజ ఖలు వాదేతశ్రీసోదుమభిఘ్నంతిజావేహద్భవత్యోషధీరేవ స్వేన భాగతేజేనోపధాపజుతాస్మై స్వాద్యోనే ప్రజాం ప్రజనయంతి ప్రజామాపో వాషధజో సత్పురుష ఆపదేవాస్మాసతస్సద్ స్మాదాహుర్యశ్చైవం వేదయశ్చ నాపస్త్వా వాసతః సద్దజతేంద్రేకం సోదవశామాలభేద భూతికామో జాతో వారేషజోలంభోద్దేశం భోజన్న ప్రాప్నోతేంద్రం ఖలు వారేషాసోత్వాపశాభవదింద్రమేవ స్వేన భాగేదేనోపధావతి సదేవైనం భూలింగమయతి భవద్వేపదగం సోత్వాపశాస్యాత్తమైంద్రమేవాలభేదైతద్వాపదతింద్ర ృజగం సాక్షాదేవేంద్రియమవరుంధైంద్రాడ్డం పునరుత్సృష్టమానభేదృదేదాత్పురుషాత్ సోమన్నపి వేద్విచ్ఛిన్నో వాదేతస్య సోమపి బ్రాహ్మణ సన్నాతృదేదాత్పురుషాత్ సోమన్నపి పతేంద్రాగ్నే స్వేన భాగేనోపధాపదిమేవాస్మై సోమపేక్షం ప్రయచ్చత ఉపైనగం సోమపేక్షో నమజగదేంద్ర భవదేంద్ర వై సోమపేషయింద్రియమేవ సోమపేషమవరుం ధేదాహాగ్నేయో భవత్యాగ్నేయో వైంద్రాహ్మణస్వామేవ దేవతామనుసంతనోతి పునరుత్సృష్టో భవతి పునరుత్సృష్టరి వహ్యేదస్య సోమపేషః సమృద్ధ్యై బ్రాహ్మణస్పత్యంతో పరమానభేదాభచరం బ్రహ్మణస్పతిమేవ స్వేన భాగేదేనోపధావతి తస్మాదేవైనమావృష్టతి తాజగాగ్రిమార్చతితో పరో భవతి బృహస్పబ్దగంశత పృష్టమానభేద గ్రామకామోజ కామజేన పృష్ఠగం సమానాగస్యామి బృహస్పతిమేవ స్వేన భాగేదేనోపధావతి సదేవైనం పృష్ఠగం సమానాహాంగ్రామ్యే భవతి శిల పృష్ఠో భవతి బాలహస్పద్యోత్యేన పౌష్ణగ్యశ్యామమానభేదాన్న కామోన్నం వై భూషామేవ స్వేన భాగేదేనోపధావతి సదేవా స్మా అన్నం ప్రగచ్చత్యన్నాదే భవతి శ్యామో భవత్యేతం వా అన్నస్య రూపకం సమ మధ్య మారుతం వృష్ణిమాలభేతాన్న కామాన్నం వై మరుతో మరుత దేవస్వేన భాగధేనోపధావృత దేవాస్మాన్నం ప్రయచ్చన్నాదేవ భవతి విష్ణిర్భవత్తేనద్వానశ్చరూపకం సమృద్ధ్యా ఐంద్రవర్ణమాలభేదేంద్రియకామయింద్రమేవ స్వేన భాగధేనోపధావతి స దేవాస్మిన్నింద్రియం దాదేంద్రియావ్యేవత్తరుణాభ్రూమాహం భవత్యేతద్వాంద్రస్ రూపకం సమృద్ధే సావిత్రముబద్ధస్తమాలభేద సనికామస్తా వై ప్రసవానామీశేషవిదానమేవేనోపధావతి స దేవాస్మై సనిం వసుపతి దానకామాస్మై ప్రజాభవంత్య బద్ధస్తో భవతి సావిత్రోష్ దేవతయా సమృద్ధే వైశ్వదేవం బహులోపమానభేదాన్న కామో వైశ్వదేవం వా అన్నం విశ్వదేవ దేవాన్స్వేన భాగభేదేనోపధావతి దేవాస్మా అన్నం ప్రయచ్చన్నాదేవ భవతి బహులోపో భవతి బహులోపగ్రహ్యన్నగం సమృద్ధే వైశ్వదేవం బహులోపమానభేద గ్రామ కామో వైశ్వదేవా వేషజాతా విశ్వదేవ దేవాన్స్వేన భాగభేదేనోపధావతి దేవాస్మై సజాతాన్ ప్రయచ్చంతి గ్రామ్యే భవతి బహురూపో భవతి బహుదేవత్యో ఓహ్యేత సమృద్ధే ప్రాజాభక్త్యంతో పరమానభేదస్యానాజ్ఞాతమి భజ్యో గామజే ప్రాజాభక్త్యో వై పురుష ప్రజాపతి ఖలు వైరస్య వేదస్యానాజ్ఞాతమి భజ్యో గామయది ప్రజాపతిమేవ స్వేన భాగేనోపధావైనం తస్మాత్ సామాన్ముంచరితో పరో భవతి ప్రాజాభక్త్యో హ్యేత దేవత సమృద్ధ్యై మహత్కారో వేగాయత్రిగే శిరోచ్చనత్తస్యైరసః పరాపదత్తం బృహస్పతిరుపాగృహ్ణాత్ సాశితపృష్ఠావశాపవద్యో త్రిదేదః పరాపదత్తం మిత్రావరుణాపుపాగృహ్ణే దాగుంసాద్విరూపావశాపవద్యస్త్రిదేదః పరాపదత్తం విశ్వే దేవా ఉపాగృహ్ణన్ సాబహురూపావశాపవద్యశ్చ దుర్చః పరాపదత్ పృథివీం రావిసత్తం బృహస్పతిరభ్యగృహ్ణాదస్త్రేవాయ భోగాయేది సమక్షవశస్తముఖమద్యల్లోహిణం పరాపతత్తద్రుద్ర ఉపాగృహ్ణాత్ సానౌద్రేరోహిణే వశాభవన్వాహస్పత్యాగం శృష్టామాలభేద బ్రహ్మవర్తసకామో బృహస్పతిమేవ భాగభేదేనోపధావతి స దేవాస్మిన్ బ్రహ్మవర్త సందధాతి బ్రహ్మవర్తస్యేవ భవతి ఛందసాంబాదేషరసోయద్వశారసరివ ఖలు వై బ్రహ్మవర్చసం ఛందసామేవ రసేన రసం బ్రహ్మవర్చసమవరుంధే మైత్రావరుణేంద్రోపామానభేద వృష్టికామో మైత్రం వా అహర్వారుణే రాత్రిరహోరాత్రాభ్యాం ఖలు వై పర్జన్యో వర్షతి మిత్రావరుణావేవ స్వేన భాగభేదేనోపధావతి తావేవాస్మా అహోరాత్రాభ్యాం పర్జన్యం వర్షయతశ్చందసాం వా దేశరసోయద్దశారసరివ ఖలు వై వృష్టిశ్చందసామేవ రసేన రసం వృష్టిమవరుం మైత్రావరుణేందిరూపామాలభేద ప్రజాకామో మైత్రం వా అహర్వారుణే రాత్రిరహోరాత్రాభ్యాం ఖలు వై ప్రజా ప్రజాయందే మిత్రావరుణావేవ స్వేన భాగభేదేనోపధావతి తావేవాస్మా అహోరాత్రాభ్యాం ప్రజాం ప్రజనయతశ్చందసాం వా జషరసోయద్వశారసరిఖలు వై ప్రజా ఛందసామేవ రసేన రసం ప్రజామవరుంధే వైశ్వదే బహులోపామానభేదాన్న కామో వైశ్వదేవం వా అన్నం విశ్వానేవ దేవాన్స్వేన భాగభేదేనోపధావదితయేవాస్మా అన్నం ప్రయచ్చన్నాదేవ భవతి ఛందసాం వా దేశరసోయద్వశారసదివ ఖలు వా అన్నం ఛందసామేవ రసేన రసమన్నమవరుంధే వైశ్వదేవేం బహులోపామానభేద గ్రామ కామో వైశ్వదేవా వైశ్వజాతా విశ్వానేవ దేవాన్స్వేన భాగభేద ేనోపధావతి తదేవాస్మై సజాతాం ప్రయచ్చంతి గ్రామ్యేవ భవతి ఛందసాం వాజద్వశారసరివ ఖలు వై సజాతాశ్చందసామేవ రసేన రసగం సజాతానవరుంధే వారిహస్పత్యముక్షవశమానభేద బ్రహ్మవర్చస కామో రిహస్పతిమేవ శ్రేణ భాగేనోపధావతి సదేవాస్మిన్ బ్రహ్మవర్జసం దధాది బ్రహ్మవర్జస్యేవ భవతి వశం వాదేశ జలదిగ దుక్షావశయమ ఖలు వై బ్రహ్మవర్జసం వశేనేవ వశం బ్రహ్మవర్జసమవరుంధే రౌద్రే గౌరోహిణి మానధే దాభిజలం రుద్రమేవ స్వేన భాగేనోపధావతి తస్మాదేవై నమావృష్టి రాజగార్తిమాచ్ఛతి రోహిణి భవతి రౌద్రే భవతి వజ్రో వై శిక్షో వజ్రమేవాస్మై ప్రహరతి శరమయం వరిషి శృణాత్యైనం మై భీజగలిద్భోఖినత్యైనం అసావాదిత్యో నవ్యరోచన తస్మై దేవాః ప్రాజశ్చిత్యమే సందస్మాదేవాగుం సౌరే శ్వేతాం వశామానభందత దైవాస్మిన్ను సమదధర్జో బ్రహ్మవర్తసకామస్యాత్తస్మాదేతాగుం సౌరే శ్వేతాం వశామానభేదాముమేవాదిత్యగ్రశ్వేన భాగధేనోపధామజస దేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాది బ్రహ్మవర్చస్యేవ భవతి భైరవోపోభవత్యసౌ వా ఆదిత్యో యతో జాగరతతో బిల్వపుదతిష్ఠత్సయోన్నేవ బ్రహ్మవర్చసమవరుంధే బ్రాహ్మణస్పద్యాం బభ్రకర్మే మాలభేదాభిచరన్ వారుణం దశకపాలం పురస్తాన్యర్వభేద్వరుణేనైవ భ్యాతృజంగ్రాహయద్వా బ్రహ్మణా శృణుతే బభ్రకర్ణే భవద్భే తద్మే బ్రహ్మణో రూపణం సమేధ్యైశ్వలోప భవతి వజ్రో వైశ్వ వజ్రమేవాస్మే ప్రహరతి ైనం వైష్ణవం వామనవానుభేదయజ్ఞానోపనమే విష్ణుర్వై యజ్ఞో విష్ణుమేవ స్వేన భాగభేదేనోపధావతి స దేవాస్మై యజ్ఞం వయచ్చత్యుపేనై యజ్ఞానమది వామనో భవతి వైష్ణవేషదేవదా సమృద్ధే ద్వాష్టం వటపమానభేద పశుగామస్తా వై పశూనాం ప్రష్టారమేవ స్వేన భాగేనోపధావతి స దేవాస్మై పశోన్మిసునాన్ వదనజతి ప్రజాహివాదే తస్మిన్ పశవః ప్రవిష్ట అసైషముభాన్సంవటవ సాక్షాదేవ ప్రజాం పశోనవరుంధే మైత్రగ్యశ్వేతమానభేన సంగ్రామే సంయత్తే సమజకామో మిత్రమేవ స్వేన భాగేనోపధావతి స దేవైనం మిత్రేణ సన్నగతి విశాలో భవతి విజవసా జగత్తేవై ప్రజాపత్యం కృష్ణమాలభేన వృష్టిగామః ప్రజాపతిర్వై వృష్ట్యాదేశే ప్రజాపతిమేవ స్వేన భాగధేనోపధావతి సదేవాస్మై పర్జన్యం వర్షగతి కృష్ణాభవత్యేతద్వై వృష్ట్యేరూపగౌరూపేణైవ వృష్టిమవరుంధే సమలో భవతి విద్యుదమేవాస్మై జనయత్వా వర్షగత్యవా శృంగో భవతి వృష్టిమేవాస్మై నియచ్చతి వరుణగో సుషపానమన్నాద్యన్నోపానమత్సలేతాం వారుణేం కృష్ణాం వశామపశ్యత్తాగస్వారే దేవతాలభత తతో వైతమన్నాద్యముపానమద్యమలమన్నాద్యాజసందమన్నాద్యన్నోపనమేచ్చలేతాం వారుణేం కృష్ణాం వశామాలభేద వరుణమేవ స్వేన భాగభేదేనోపధావతి సేవాస్మ అన్నం మృగచ్చత్యన్నాదేవ భవతి కృష్ణా ేత్రగ్రశ్వేతమానభేద వారుణం ఘట్నమపాంచౌషధేనాన్ సంధావన్న కామో మైత్రేర్వాషధో వారుణేరాపోపాంచ ఖలు వాషధేనాన్ జల సముపజేవామో మిత్రావరుణాదేవ స్వేన భాగభేదేనోపధావతి తావేవాస్మా అన్నం మృగచ్చతోన్నాదేవ భవత్యపాంచౌషధేనాన్ జ సంధావాన ఉభయస్యావరుధ్యై విశాఖోపేతే సమృద్ధ్యై మైత్రేతమానభేద వారుణం కృష్ణం శోగామయాన్ మైత్రో భవతి మిత్రేణైవాస్మై వరుణగం శమయతి యద్వారుణ సాక్షాదేవైనం వరుణ పాశాన్ముంచుదయదేనా శుద్ధవతి జీవత్యేవ దేవా వై పుష్టిం నా విందం తాం మిథునే పశ్యం తస్యాన్న సమరాధగంతా పశ్వినా బ్రూతమాపయోర్వాజేధామైతమితి సాశ్వినో రేవాభవద్యః పుష్టికామస్యాచ్చదేతామాహాశ్వినీయమేం వశామాలభేతాశ్వినా వేవస్వేన భాగథేనోపధావతి తావేవాస్మిన్ పుష్టిం ధత్తః పుష్యతి ప్రజయా పశుభిః ఆశ్వినం ధూమ్రలలామమాలభేదజో దుర్బ్రాహ్మణ సోమం పిపాసేదశ్వినౌ వై దేవానామ సోమపావాస్తాందౌ పశ్చా సోమపీఠం ప్రాప్నుతామశ్వినా వేదస్య దేవతాజో దుర్బ్రాహ్మణ సోమం పిపాసత్యశ్వినా వేవస్వేన భాగథేజేనోపధావతి తావేవాస్మే సోమపీఠం ప్రగచ్చదముపైనగం సోమపీఠో నమతి యద్ధూమ్రో భవతి ధూమ్రి ేవాస్మాదపహంది బలామో భవతి ముఖత ఏవాస్మిన్ తేజో దాది వాజవ్యంగో మృగమాలభేదజమజగ్భివాగుంసమభిషగం సేజుడపూతా వాదేదం వాగృచ్చతి జమజగ్భివాగుం సమభిషగం సంధినైషగ్రామ్య పశుర్నారణ్యో యద్గో మృగో నే వైషగ్రామే నారణ్యే జమజగ్భివాగుం సమభిషగం సంధి వాజుర్వై దేవానాహం పవిత్రం వాజుమేవ స్వేన భాగే ధనోపధావతి సదేవైనం పవజతి పరాజీవాదే తస్మై యుచ్ఛన్ దేవ్యుచ్ఛతి తమః పాప్మానం ప్రవిశతి యస్యాశ్వినేశస్య మానే సూర్యో నావిర్భవతి సౌర్యం బహురూపమాలభే తాముమేవాదిత్యగ్స్వేన భాగధేనోపధావతి సదేవాస్మాత్ తమః పాప్మానమపహంతి ప్రతీచ్యస్మై యుచ్ఛన్ దేవ్యుచ్ఛత్యపతమః పాప్మాన ఇంద్రం వో విశ్వస్పరేంద్రం నరో మరుతో గర్ధవో దివోజాపశ్చర్మ భయేష్మిన్లగం సుహవగం హవామహేగం హోముచగం సుకృతం దైవ్యంజనం అగ్నిం మిత్రం వరుణగం సాతజే భగం జావామృషవే మరుత స్వస్తజే మమత్వరః పరిజ్మావసరః మమత్వ వాతో అపామృషన్వాన్ శిశీతమింద్రాపర్వతాయుమన్నస్తన్నో విశ్వే పరివశ్యంతు దేవా నామ హువే దురాణా ఆయత్యపం మరుతో వావశానాః శ్రీశేకం భానుభిః సంవిమిక్షరేతే రశ్మిభిస్తరక్వభిః సుఖాదయః ఏవాశీమంతరిష్మిణో అభిరవో విద్రే ప్రియస్య మారుతస్య ధామ్నః అగ్నః ప్రథమో వసుభిర్నో అవ్యాత్ సోమో రుద్రేభిరభిరక్షదుత్మనా ఇంద్రో మరుద్భిరతుధాకృణోత్వాదిత్యైర్నో వరుణస్తగం శిశాతు సన్నో దేవో వసుభిరగ్నిః సగం సోమస్తనూభిరుద్రియాభిః సమింద్రో మరుద్భిరుజగ్నిభిః సమాదిత్యైర్నో వరుణో అజిజ్ఞిమత్ యథాదిత్యా వసుభిః సంబభూవర్మరుద్భిరుద్రాః సమజానతాభిః ఏవాతృణామన్నహృణీయమానా విశ్వే దేవాః సమనసో భవంతు కుత్రాచిద్యస్య సమృతో రన్వానరో నృషదమె అర్హంతశ్చిద్యమింధతే సంజనగంతి జంతవః సర్గదిశో వదామహే సగుం హవ్యామానుషాణాం ఉతర్జున్నశమసరిదస్య రశ్మిమాదే యజ్ఞో దేవానాం ప్రత్యేకసుమ్నమాదిత్యా సోభవతామిడయంతః ఆవోర్వాజే సమదర్వమిత్యాదగుంభోశ్చిద్యావరివో విత్తరాసత్ శుచిరపః సూయవసా అదద్భ ఉపక్షేతి వృద్ధవయా సువీరః నేష్టాం ధ్యంతితో న దూరాజ్యాదిత్యానాం భవతి ప్రణేతౌ ధారయంత ఆదిత్యా సోదయస్థాదేవా విశ్వస్థ భువనస్థ గోపాః దీర్ఘాధిలో రక్షమాణా సృజమృతావానశ్చ జమానారిణాని తిస్రో భూమే ధారయంత్రేగం ఋతజ్యోంత్రేణి వ్రతాచే అంతరేషాదిత్యా మహిమో మహిత్వం తదర్జమన్వరుణమిత్రచారు క్షత్రియాగుం అవ ఆదిత్యాని యాచిషామహే సుమరేకాగుం అభిష్టదే న దక్షిణా విచికితేన సవ్యాన ప్రాచీనమాదిత్యానోత పశ్చాచిద్వసవోధీర్యాచిద్యుష్మానీతో అభయం జ్యోతిరస్యా ఆదిత్యానామవసా నూతనేన సక్షేమహి శర్మణా సంతమేన అనాగాస్త్వే అదితిత్వే పురాసరిమై యజ్ఞం దధతు శ్రోషమాణాః ఇమం మే వరుణశ్రుధి హవమద్యా చ మృణజ త్వామవస్యురాచకే తద్వాజామి బ్రహ్మణా వందమానస్తాస్తే జమానో హవిద్భిః అహేణమానో వరుణే హవోర్ధృషకం సమాన ఆయుః ప్రమోషీః ఓ